యత ప్రజా సృజయజయతపోదత్యదస సర్వాణ సృజదసోగామయత ప్రజా సృజయజయసద్వితీయమదప్యదసవజాగస్సృజదసోగామయత ప్రజా సృజయజయసృతీయమదప్యదసేతం దేహేక్షితపాదమవశ్యక్తమవదత్తతో మే స ప్రజా అసృజతమస్తేక్షితపాదం వదతి ప్రజాయమాన సృజతేజద్వేక్షితేభ్యం పశ్యత్యమాస్మాక్రామదినేలమస్య హరోమధ్వం మనో దరిద్రం చక్షుర్జ్యోతిష్రేష్టో దేక్షేమాహాజేత్యాహనాస్మాక్షాపగ్రామదినాశ్వరేలం హరోమ్యేజద్వైదేక్షితమభిమర్షతి దివ్యాపోషాంధ్రావోజోబలం క్షాంతపోస్య నిర్భ్యం చుందతేర్బలం ధత్తౌజో ధత్తబలం ధత్త మామే దీక్షా మాదపో నిర్వధిష్టేత్యాహైతదేవ సర్వమాత్మం ధత్తేనాశ్రౌజో బలం న దీక్షాన్నదపో నిర్భ్యం జగ్ఞర్వేదేక్షితస్య దేవదాసోస్మాదేతరిహి జగది వజరిహి జాతితమేశ్వరం రక్షాగం సిహంతోర్భద్రాదతి శ్రేయప్రేహి బృహస్పతి పుర ఏతాదే అస్మిత్యాహ బ్రహ్మవై దేవానాం బృహస్పతిస్తమేవాన్వారపదే సదే నగుం సంపారజత్తేతమగన్మదే భజజనం పృథివ్యా ఇత్యాహదే భజజనగ్గిహ్యేష పృథివ్యా ఆగచ్చతి జోరిజతే విశ్వే దేవాయదజుషం తపోర్వయిత్యాహ విశ్వేహ్యేతద్దేవారోషజం భ్యాజుషా సంతరం దరిత్యాహక్సామాభ్యాజుషాసంతరతిజోజతే రాజస్మోషేణ సమిషామదేమేత్యాహాశిషమే వైదామాశాస్తే ఏషదేకాగత్రో భాగమితి మే సోమాయబ్రూతాదేషదేత్రైష్టు భోజాగతో భాగమితి మే సోమాయబ్రూతాఛందో మానాగుంసామ్రాజ్యం గచ్చేతి మే సోమాయబ్రూతాభ్యో వై సోమగుం రాజానగుంసామ్రాజ్యం లోకం గమయిత్వా క్రీణాధిగచ్చతి స్వానాగుం సామ్రాజ్యం ఛందాగుంసి ఖలు మే సోమస్య రాజ్య సామ్రాజ్యోక పునస్తోమస్య ప్రజా దేవమభిమందలే దసామ్రాజ్యమేనం లోకం గమయిత్వాక్రేణాధిగచ్చతి స్వానాగుం సామ్రాజ్యో వేదానో నప్రస్య ప్రదక్షాంబేదప్రత్యేవ తిష్టతి బ్రహ్మవాదినో మదం దిన ప్రాశ్నం దిన జుహ్వత్య సక్వదానో నప్రం ప్రతిష్టతి ప్రజాపదౌ మనసేతి బ్రూజాత్రిణవతి ప్రజాపతో త్వా మనసి జుహోమేత్యేషా వేదానో నత్రస్య ప్రతిష్టాదిదేవం వేద ప్రత్యేమ తిష్టతి యో మా అధ్వర్యో ప్రతిష్టాం వేద ప్రత్యేమ తిష్టతి గతో మన్యేతానభిక్రమ్యహాశ్యామేతత్తిష్టన్నాశ్రామయేదేషావాధ్వర్యో ప్రతిష్టాయ దేవం వేద ప్రత్యేమ తిష్టతి గతభిక్రమ్యభుజాత్ సమాన ప్రతిష్టదాహోదౌజం ప్రతిష్టత్యేయో వా అధ్వర్యోస్వం మేద స్వమానేవ భవతి శృగ్వా అస్య స్వం వా జౌజమస్య స్వం చమసోస్య స్వం యద్వా జౌజం వా చమసం వానం వారంభ్యాశ్రావయత్ స్వాదిజా తస్మాజం భారభ్యాశ్రావయ్యస్వాదేవ నైదిజో వై సోమ ప్రతిష్టాభ్య స్తోత్రముపాకరాత్య ప్రతిష్ఠిత స్వమో భవత్య ప్రతిష్ఠిత స్తోమో ప్రతిష్టితాన్యుక్తాన్య ప్రతిష్ఠితో గజమానో ప్రతిష్ఠితోర్ధర్యుర్వాజం వై సోమస్య ప్రతిష్టాశమసోస్య ప్రతిష్టా సోమ స్తోమస్య స్తోమ ఉత్థానాగ్రహం వాగ్రహేద్వాశమసం వోన్నీయ స్తోత్రముపాకృయా ప్రత్యేవ సోమగ్ర స్థాపయతి ప్రతి స్తోమం ప్రత్యుక్తాని ప్రతిగజమానస్తిష్టతి ద్రజ్యధ్వర్యుః. యజ్ఞం వాజయత్సంభరం ద్వియత్సమగ్రగణ్యే ఫలయజ్ఞముఖగంహవిర్ధానే ప్రాచే ప్రవర్తయస్తర్హిరేణాక్షముపాహ్యాద్యముఖజయమయజ్ఞమనుసందనాదిప్రాంశమగ్నిం ప్రహరంత్యుత్పత్నేమానయజ్ఞన్వనాగంశ ప్రవర్తయంగోహీనదేశోనుభ్యాగతిసేశ్వరో రుద్రోభూత్వా ప్రజాం పశోన యజమానస్య సమగితోర్యదిః పశుమాప్రేతముదం చన్నయంతి తర్హి తస్య పశుశ్రవణగుంహరేత్తేనైవైనం భాగినం కరోతి గజమానో వా ఆహవనీదో యజమానం వా ఏతద్విగర్హంతే యదాహవనీరాత్మశుశ్రవణగుంహరం జసవైవస్యాన్నర్మంశం వాదుర్యాద్యజమానస్య సాత్మవాదయతి పశోరవదానం న శ్వేతాజ్యస్య ప్రత్యాఖ్యాయమవద్యేత్ ప్రాయశ్చిత్రే పశుం విమర్చనేరనయస్తాన్ కామయేతాద్యమాచ్చుమిదంగనమోమృత్యవద్యర్జాగ్నేజుభుజాన్నమోమృత్యుమేషాజగాద్యమాచ్ఛందే ప్రజాపదర్జాయమానా ప్రజాజాతాశ్రయాజిమాః తస్మే ప్రతి ప్రమేదయసిగం అనుమన్యతాం ఇమం వశం వశపదే అజబ్రతస్త మధ్యే అనుమన్యస్త సుయజానజామజుష్టం దేవానామిదమస్తు హవ్యం ప్రజానంద ప్రజగృహంది పూర్వే ప్రాణభంగేభ్య పర్యాచరంతం సువర్గ్యాహి పశుభర్దేవజానేషధేషు ప్రతిష్టా శరీరే ఏషామీశపశుపతిపశూనాం చతుష్పదాముత సద్విపదా నిష్క్రియతోజయజ్ఞం భాగమేత రాజస్పోషాగజమానస్య సంతో నేబ్యమానమనుబ్యమానా అర్ధ్రేక్షమనసా చక్షుషా అగ్నిస్థాగం అగ్రే ప్రముమాకు దేవ ప్రజాపతి ప్రజగా సంవిధాన ఆరణ్యా పశవ విశ్వరూపా విరూపా సంతో బహుధైక వాయుస్థాగం అగ్రే ప్రముమాకు దేవ ప్రజాపతి ప్రజగా సంవిధాన ప్రపంచమానా భువనశ్వరేతో గాగంధ్రగజమానాయ దేవా ఉపాకితకం సమానస్థా జీవం దేవానామప్యేదుపాస నానా ప్రాణో యజమానస్ పశునా యజ్ఞో దేవేభ్యస్వహ దేవజాన జీవం దేవానామప్యేదుపాస సత్యా సంతు యజమానస్ కామాశర్మాజమృతోరోగాద్భిరాహతే భగ్యర్మా తస్మాజైన సో విశ్వాన్ముంఛత్వగంహర శమితార ఉపేతన యజ్ఞం దేవేభిరన్వితం పాశాత్పసంభ్రమంచర బంధాద్యజ్ఞపతిం పరి పరిపాశంభ్రమమాక్వేదం నమః పశుభ్య పశుపదే కరోమి అహాదేగం తమధరం కృణామియం విష్ణస్తస్మిన్ ప్రతిముంచామి పాశం ేహవ్యవాహకం సుతం గతారముదయజ్ఞిరం అగ్నే సదక్షస్తమృతిభోత్వాతవేదోస్వ జాతవేదోపజాగచ్చేవాన్వగంహిశోతమోభూష ధృతేన త్వం తనువర్ధయస్వ స్వాహకృతం హవిరదం దు దేవా స్వాహేభ్యో దేభ్య స్వాహ ప్రాజాపత్యా వై వశవస్తే సాగం రుద్రాధిపతాభ్యాముపాకరోదిభ్యామేనం ప్రతి ప్రాచ్యాలపద ఆత్మనోనాభ్యాముపాకరోదిపాజమాన ప్రత్యక్షత్యా ఉపాగ్రవంచోదిపాంగా వశవః పశోనేవరంధే మృత్యమే వాదేశనీయతేజత్పశస్తయ్యగం వారభేద ప్రమాదిగో గజమానస్యాంగానాణోగజ ేధోపక్రామేతమేధమవృంధేశ్రుతత్య పునస్తాహాగితయోన్య స్వాహ దేవేభ్యో దేవేభ్య స్వాహేత్యపితో భవాన్ జహోదితానేవో భజాన్ ప్రీణాతి జ్యోతిషా సహ జనజ్మి వాయుమంతరిక్షేణ జనజ్మివాచకం సహ సౌర్యేణ జనజ్మి స్లో విమృతూర్యస్ అగ్నిర్దేవతా గాయత్రీ ఛందము పాగుంశ పాత్రమసి సోమో దేవతా తృష్టుందరిజామస్ పాత్రమసేంద్రో దేవతా జగతి ఛందచంద్రవాజవో పాక్రమసి బృహస్పతిర్దేవతా నిష్ఠుందో మిత్రావర్ణజో పాత్రమస్యశ్వినో దేవత మందశ్చందోశ్వినో పాత్రమసి సూర్యో దేవత బృహతే ఛందశుక్లస్ పాత్రమసి చంద్రమా దేవతా సతో బృహతే ఛందో మంత్రి పాత్రమసి విశ్వే దేవా దేవతోష్ణి ఛంద ఆగ్రహణస్ పాత్రమసేంద్రో దేవత గగుచ్ఛంద ఉత్థానాం పాత్రమసి పృథివీ దేవత విరాచ్ఛందో ధ్రువస్ పాత్రమసి ఇష్టర్గో వా అధ్వర్యమానస్యేష్టర్గ ఖలు వేమోర్వాష్పక్షే గత ఆసన్యాన్ వామంద్రాహిగస్యాశ్చిసాదరణు వాగాద్యుజాదాత్మన దేవతద్ధ్వర్య పురస్తాచర్మణేనాదేశం వేషాయోపవేషాయద్వాగాయత్రుజాస్తృష్ణుభోజగద్భోజే స్వాహా ప్రాణాపానో మృత్యోర్మా ప్రాణాపానౌ మామాహాజిష్టం దేవతా సుపాజయతే ప్రాణాపానజోర్యాగచ్చేషాగుం సోమస్ సమృచ్చతే సంవేశాయత్వోపవేశాయత్వేత్యాహ ఛందాగుం శివై సంవేశ ఉపవేశందోభిరేవాగుం శివృందే ప్రేతిపంచాజ్యాని భవంతి భజిత్రే మరుత్వదే ప్రతిపదో విజిత్యా ప్రే బృహగ్రథందరే భవత ఇదం వావరథందరమసౌ బృహదా ంతర విశ్వృహద్యాశ్వేనంతరేతిభూతం వావరథంతరం భవిష్యద్బృహద్భూతరిమిదం వావరథంతరమపరిమిదం ృజం శస్త్రయమేవృతమయుజాహుస్తోమస్వామస్వాక్ష్యం గురువేదయ్రాతం గురువేదయ్ఞకృతుభిరేవాస్తవతృందేవీరాన్భవతి శ్రుతాయం మే తత్పజత ప్రాణం మే తత్పజతాపానం మే తత్పజత వ్యానం మే తత్పజత చక్షుర్ మే తత్పజత శ్రోత్రం మే తత్పజత మనో మే తత్పజత వాచం మే తత్పజత ఆత్మానం మే తత్పజతాంగాని మే తత్పజత ప్రజాం మే తత్పజత పశూన్ మే తత్పజత గృహాన్ మే తత్పజత గణాన్ మే తత్పజత సర్వగణం మా తత్పజత తత్పజత మాఘనామే ఇంద్రేణ దేవేర్వేరుధ సంవిధానాగుంసవనాహౌషేభ్యదేవైనస్వాలే విషస్వాలే దేవతాలే నిర్జాక్షిషుణో వే సోమశ్రాభిషోజమాణస్ ప్రథమాగుం సుస్కంద విషయేషరీంద్రిజం వేర్యం వృజాం పశోన యజమానస్ నిర్హంతోస్తమభిమంతజేతామాస్కాంక్ష ప్రజలా సహ రాజస్కోషేణేంద్ర ఇంద్రియం మే వీర్యం మా నిర్వచేరిశివమే వేదామాసాస్త్రియస్ వీర్యస్ ప్రజాదే పశో నామ నిర్ఘాదాయ్రప్సస్క స్కంద పృథివీ మనుజామిమంతజో నిమనుజస్ పూర్వ హృదయో నిమను సంచరం దంద్రప్సంజుహోజన సప్తహోత్రా మే దేవాన్ దేవయశసేనార్పయతి మనుష్యాన్ మనుష్యయశసేన దేవయశస్తేవ దేవేషు మనుష్యయశసే మనుష్యశుజాన్ ప్రాచీన మాగ్రగణాగ్రహాగ్రహిణేజాత్తానుపాగుంశోజాజ్ఞానోర్ధ్వాగస్థానుపబ్ధిమతో దేవానేవతద్దేవయశసేనార్పయతి మనుష్యాన్ మనుష్యయశసేన దేవయశస్తేవ దేవేషు భవతి మనుష్యయశసే మనుష్య స్మాన్ వేష్మహిలా విశ్వశంభో సహస్వామగోద్రవిణం దాయుష్మంద సహ పక్షా శ్యామ విశ్వే దేవా మరుత ఇంద్ర అస్మానస్మిన్ విదీదే సవజైన జహ్యో మాయుష్మంద ప్రజమేషాం వదంతో భయం దేవానాగుం సుమతౌ శ్యామ ఇదం ధృతీతం సవనం కవీనామిదే నదే చమసమైరయంత ఏ సౌధం వనా సువరాణశానా సృష్టిన్నాభివసీలోనయంతో ఆయతనవధేర్వా అన్యా ఆహుతజో హోయం దేనాయతనా అన్యాయ ఆఘారవధేస్త ఆయతనవధేర్యా సౌమ్యాస్త అనాయతనా ఐంద్రవాయవమాదాయాఘాతమాఘారలేనధ్వరోజ్ఞాయమస్తు దేవావోషధేభ్య పశవే నోజనాయ విశ్వస్మై భూతాయాధ్వరోశిలబింబస్నఖదవద్దేవ సౌమేది సౌమ్యా దేవ తదాహుజేరాయతనవదే ేదోద్యా పృథివీమృతేవదీవనీయోవం వేదైషదే రుద్రభాగో యన్నిరయాజాస్తర్గౌపత్యగం రాజస్పోషగం సుదీర్జగం సంవత్సరే నాగస్వస్తి మనఃపుత్రేభ్యోదాయం వ్యభజత్సనాభానే దక్షం బ్రహ్మచర్యం వసంతం నిరభజత్స ఆగచ్చత్సోబ్రవీర్ప్రహామానిరభాగి దినత్వానిరభాక్షమిత్యబ్రవీదంగిరస దివే సత్రమాస తేశ వర్గం లోకన్న ప్రజానందితేభ్యయిదం బ్రాహ్మణం రోహితేసు వర్గం లోకయ్యం తోయజేషాం వశవస్తాగిస్తేదాశ్రంతీకృతేభ్యోబ్రవేత్యేసు వర్గం లోకయ్యంతోజేషాం వశవ ఆ సంతానస్మా అదృష్టం వసుభిస్తరం తం యజ్ఞవాస్తో రుద్ర ఆగచ్చత్సోబ్రవేన్మమాధిమే వశభగిత్యదుర్వై మహ్యమిమానిత్యబ్రవేన్న వేదశతదీశదగిత్యబ్రవేద్యజ్ఞవాస్తో హీయతే మమ వైదీ తస్మాజ్ఞవాస్తు నాభ్యవేద్యగుంసోబ్రవేద్యజ్ఞేమాభజాచతే పశోన్నా జిది తస్మాదేతం మంత్రిణస్తగ్రామమజుహోత్తో వేదస్ రుద్ర పశోన్నాభ్యమన్యథయత్రైతమేవం విద్వాన్ మంత్రిణస్తగ్రామం జుహోదిన తత్ర రుద్ర పశోనభిమన్యే జుష్టో వాజో భోజాసం జుష్టో వాచస్పద విభాగ యద్వాచామధుమత్తస్మిన్మాధా స్వాహా సరస్వత్యై ప్రజాస్తమగం సమర్థరగాయత్రేణ రథంధరం గృహద్గాయత్రవర్తనే యస్తే ద్రప్సస్కంధతియస్తే అగం సర్వాహుచ్యుతో ధృషణయోరుపస్థాత్ అథర్యోర్వాపరయస్తే పవిత్రాత్ స్వాహాకృతమింద్రాయతం జుహోమి యో ద్రప్స అగంశ పలిత పృథివ్యాం పరివాపాత్ పురోడాశాబ్రహ్మాత్ ధ్యానా సోమాన్ మంచినయంద్ర శుక్రాత్ స్వాహాగతమింద్రాయతం జుహోమి నస్తే ద్రప్సోమతమాగుంగింద్రియావాన్ స్వాహాగత పునరప్యేతి దేవాన్ దివః పృథివ్యాః పర్యంతరిక్షాత్ స్వాహాగతమింద్రాయతం జుహోమి అధ్వర్యుర్వాజాప్రథమో యుజ్యతేమస్తోమోజాహుర్వాగ్రేగా అగ్రజే సుషుగా దేవేభ్యోగశోమసే ప్రాణాన్ పశుషు ప్రజామయి సయజమానేవాసమయముఖేవాస్వాజ్ఞ క్రియతేమమానగం సర్వం దివరాన్ జోహిగం దివరాజేభిస్తువతేష్ణుర్జాపునరేద్యోపతిష్టతేజ్ఞో వై విష్ణుయజ్ఞమేవాకర్మిష్ణాత్మన్నోహంతమశ్శర్మ యచ్చసహంత ప్రదేశారామశుశ్యతముత్సం దుఃఖతే అక్షిరమిత్యాహజదేవాశయానశ్యోపశుష్యేవాస్తేనాప్యాయతి అగ్నినా రజిమశ్నవత్వోషమేవ దివే దివే నిశతం వేదవత్తమం గోమాగుం అగ్నే విమాగుం అశ్వే యజ్ఞో నిర్వత్సఖాసతమిద ప్రమృశ్య ఇడావాగుం దేశో అసుర ప్రజావాం దీర్ఘో రజః పృథుభుర్నిః సభావాన్ ఆప్యాయస్వసంతే ఇహత్పశ్చాదమగ్రజం విశ్వరూపముపహ్వజే అస్మాకమస్తు కేవల తన్నస్తు దేవమథ పోషజిత్నుదేవత్పష్టర్విరవాణస్య స్వ యతో వేదః కర్మణ్యః సుదక్షో యుక్తజ్ఞా వాజాయతే దేవకామః శివస్వష్టరిహాగహి విభుః పోష ఉదత్మనాః యజ్ఞేరజ్ఞేన ఉదవ శంగరూపః సుభరోపయోధా సృష్టివీరో జాయతే దేవకామః ప్రజాన్ వష్టావిశ్యధునాభిమస్మే అథా దేవానామద్యే దుపాథః ప్రణోదేవ్యానో దివః హే వివాగుం సగుం సరస్వతస్తనయో విశ్వదర్శనః భుక్షేమహి ప్రజామిషం ఏతే సరస్వభోర్మజో మధుమంతో ఘతశ్చ్యుతః ఏషాంతే సుమ్నమీమహే యస్య వ్రతం వశవో యంతి సర్వే యస్య వ్రతముపతిష్ఠంత ఆపః యస్య వ్రతే పుష్టిపతిర్నివిష్టస్తగం సరస్వం తమవసే సువేమ దివ్యగం సువర్ణం వయసం బృహంతమపాంగర్భం ఋషభమోషధీనాం అభీమతో విష్ట్యాదర్పయం దంతకం సరస్వం తమవసే హువేమ సినేవాసుష్టుకేజాదేవానామశిస్వసాహవ్యమాహుదం ప్రజాండేదిఘ్న యాసు పాణిస్వం గురి సుషూమా బహుసూవరీ తస్మై విశ్వజ్ఞే హవిస్తినే వాళ్ళేజుహోదన ఇంద్రం వా విశ్వదస్పరేంద్రం నర అసితవర్ణాహరయస్సు వర్ణామిహోవసానాదివముత్పతంతి ఆవవృత్రాణం సదనాని కృత్వాది పృషకేర్యతే శిరణ్యకేశోరజసో విసారేహర్ధునిర్వాతజివధ్వజీమాన్ సుషభ్రాజావృషసో నివేదాజశస్వతీరపశ్యువో న సత్యా ఆదే సువర్ణ అమినం దే వై కృష్ణో నో నావృషభోయీనం శివాభిర్నస్మయమానాభిరాగాత్మదం దిమిహ స్తనయం జభ్రా ఆశ్రేవ విద్యన్మిమాదివత్సన్నమాదాశక్తి నిదేషాం వృష్టిరసర్జి పర్వతశ్చిన్మహి వృద్ధో విభాయ దివశ్చిత్సానురేజతస్వనేమః యత్క్రీడసమరుదరిష్టిమంద ఆపలివ సద్భృగం చోధవధ్వే అభిక్రందస్తన జగర్భమాధాబుదన్వతాపరిదీరార్థేన ీజిగం సుకర్షవిషిగన్యంజగం సమాభవంధూర్ధ్వతాని పాదాచిత్యుతాగ్నే వసుర్నయవసే ధామాహయత్తే అజరవనా విశ్వంతి శిక్వసః అగ్నే భూరేణితవ జాతవేదో దేవస్వభావోమృతస్య ధామ యాశ్చ మాజామాయినాహం విశ్వమిన్వత్వే పూర్వే సందధుః పృష్టబంధో దివానా వృష్టిం వరదోరదీర్ఘం ప్రబింబత విష్ణు అశ్వస్య ధారాః అర్వాంగేదేనస్తన యజ్ఞునే క్షభో నిషించన్న సురః పితానః పింబన్ జపో మరుదః సుదానవః ప్రయోహితవద్విదశేష్వాభువః ఆత్యన్నమిహే వినయం దివాజనముత్సందుహంతి స్తనయంతమక్షితం ఉదాపృతో మరుతస్తాగుంతి యత్తవృష్టింజే విశ్వే మరుతో జునంతి క్రోశాధిగర్దగన్యేవతున్నాపేరుం దుంజానాపత్యేవ జాయా నద్యాపృథివే మధునా సముక్షత వయస్వదే క్రమతాప ఓషధే ఓర్జం చ తత్ర సుమతి పింబయత్రానరో మరుదస్మధుర్జం చిత్రం అహోర్వృగువక్షుమాప్నవానవదాహువే అగ్నిగం సముద్రవాససం ఆశవగం స పితుర్గసాఫలస్ భుజిగం హువే అగ్నిగం సముద్రవాససం హువే వాతస్వనం కవిం పర్జన్యగ్రంథగం సహ అగ్నిగం సముద్రవాససం యో వై పవమానానామం వారోహాన విద్వాన్ యజత నుపవమానానారోహతి నవమానేభ్యో వచ్చిద్యతే శ్రేణోషిగాన ప్రసంధానుత్వారభే స్వస్తి మా సంవారయ సువర్ణోషి దృష్టుఛందానుత్వారభే స్వస్తి మా సంవారయ సఖాస జగతే ఛందానుత్వారభే స్వస్తి మా సంవారదేద్యాహైతే వై పవమానానామం వారోహాస్తాన ఏవం విద్వాన్ యజతే నుపవమానానారోహదిన పవమానే యో వచ్చిద్యతే యో వై పవమానస్య సంతతిం వేద సర్వమాయురే దిన పురాజుషః ప్రమేయతే వసుమాన్ భవతి విందతే ప్రజాం పవమానస్య గ్రహాగ్రిష్యంతే స్వాహస్యైతే గృహేతాం ద్రోణకరస ఆథవనేయః పోషభృత్తాన్ యద్గృహే త్వోపా కురుయాత్ పవమానం విచ్ఛిద్యార్థం విచ్ఛిద్య మానవద్భర్గో ప్రాణో నిచ్ఛిద్యేతోపజామగృహేతోసి ప్రజాపదే త్వేతి ద్రోణకవశమభిమృషేదింద్రాయత్వేత్యాధమనేదం విశ్వేభ్యస్వా దేవేభ్యగితి బోధభృతం పవమానమేవ తచ్ఛందనోతి సర్వమాయురే దిన పురాయుషః ప్రమేయతే వసుమాన్ భవతి విందతే ప్రజా శ్రేణివాసవనాథ తృదీలగం సవనమవనం పంచనగం సుకర్వంతపుపాగం సుగం హుత్వపాగం సుపాత్రేగం సుమవాస్యతం తృదీల సవనే విసృజ్యాభిషణజాజదాప్యాయజతిరేణాగం సుమద్యదభిషణోదితేనర్జేషి సర్వాణ్యేవ తత్సవనాన్యగం సుమంది శుక్రవంతి సమావంద్రేర్యాణి కరోదిద్వౌ సముద్రౌ వితదావజోర్యౌ పర్యావత్తే పశ్యంతో అతిగంజన్యమపశ్యంతస్వేతునాతిగంజన్యం ద్వేగ్రధసే సతదేవస్తలేకః కేశే విశ్వా భువనాని విద్వాన్ తిరోధాదేత్యసితం వసానః శుక్రమాదత్తే అనుహాయ జాల్యై దేవా వై అద్యజ్ఞే కుర్వత తదసురా అకుర్వత తే దేవాజేతం మహాయజ్ఞమపశ్యంతమతం వదాగ్నిహోత్రం వ్రతమకుర్వత తస్మాద్వ్రతస్యాద్విహ్యగ్నిహోత్రం జుహ్మదేవోర్ణమాశ్రీయజ్ఞమగ్నే సోమీరం పశుమకుర్వత దార్శ్రీయజ్ఞమాగ్నేయం పశుమకుర్వత వైశ్వదేవం కాతశ్రవనమకుర్వత వరుణ ప్రకాశాన్మాధ్యం వినగం సవనగం సాగం మేధాయజ్ఞంబగాస్తుమగుర్వదమేషామసురాజ్ఞమన్వాజిగాగం సంతన్నాన్వాగందే బ్రువన్నద్భర్తవ్యావాగ్నే దేవా అభోవన్నితి తదద్భరస్యాద్భరత్వందో దేవా అభవన్ పదాసురాజ దేవం విద్వాన్ సోమే నగజతే భవత్యాత్మనాభవాస్యభ్రాదుర్విజో భవతి పరిభోరగ్నిం పరిభోరింద్రం పరిభోర్విశ్వాన్ దేవాన్ పరిభోర్మాగుం సహం బ్రహ్మవర్చసేన సనః పవస్వశంగవేషం జనాయ సమర్వదేశగం రాజన్నోషధీరేభ్యోచ్ఛిన్నస్య రజపతే సువీర్యస్య రాజస్పోషస్య దితారస్యామ తస్య మేలాస్వదస్య తే భక్షీయతస్య నిజం మృజే ప్రాణాయ మే వర్చోదావర్చసే పవస్వా పానాయ వ్యానాయ వాచే హక్షక్రతుభ్యాం చక్షుర్భ్యాం మే వర్చోదో వర్చసే పవేధాశ్రోత్రాయాత్మనేంగేభ్యాయుషే వీర్యాజనష్ణోరింద్రస్య విశ్వేషాం దేవానాహాంజరమసి వర్చోదా మే వర్చసే పవస్వతోషిగో నామకస్మై త్వాకాయ త్వాయన్ పాసో మేనాతే ద్రవణ్యం పాసో సోమే నామే మదమింసు ప్రజా ప్రజా భోజాసగం సువీరో వీరై సువర్చావర్చసా పోషైర్విశ్వేభ్యో మే రూపేభ్యో వచ్చోదావచ్చసే పవ స్వతస్ మేరా స్వతస్ భక్షేయతృజ దుఃఘోషం నవేక్షేషవై పాత్రయ ప్రజాపతిర్జ్ఞ ప్రజాపతిస్తమే సజనం దృప్తో భూత్యాభివత్ బ్రహ్మవర్చసకామో వేక్షేషవై ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతిస్తమే తత్ప్రగతి సజనం దృప్తో బ్రహ్మవర్చసేనాభివత ఆమయాక్షేష వై పాత్రయ ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతిస్తమే తత్ప్రగతి సజనం దృప్త ఆయుషాభిపవత్ భజరన్నవేక్షేష వై పాత్రయ ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతిస్తమే తత్ప్రగతి సజనం దృప్త ప్రాణాపానాభ్యాం వాచో దక్ష క్రతుభ్యాం చక్షుర్భ్యా విశ్వమాత్రాభ్యమాత్మనోంగేభ్యమాయుషోంగరేతి తాజక్రథం ప్రతి స్వస్తిర్విఘన స్వస్తి పరుశుర్వేది పరశుర్ణ స్వస్తి యజ్ఞాయజ్ఞతస్థతే మాస్మిన్ యజ్ఞ ఉపహ్మయ్యముపమాజ్యాపజేష్మయతాముపాస్తామ కలశ సోమో అగ్నిరుపదేవా ఉపయజ్ఞ ఉపమాహోద్రా ఉపహవేష్మయంతాన్నమోగ్నజేమఘ్నే మఘస్ మాయసో యాదిత్యాహవణీరముపతిష్టతే యజ్ఞో వై ముఖో యజ్ఞం వాపసదహం తస్మాదే నమస్కృత్య సద ప్రసర్పత్యాత్మనో నమో రుద్రాజమఖ్నే నమస్కృత్య మా బాహేత్యాగ్నేస్మాదే నమస్కృత్య సద ప్రసర్పత్యాత్మనో నాయుంద్రాజమఖ్నయింద్రియం మే వీర్యం మా నిర్వచేరి హోత్రీయమాశిషమే వేతమాశాస్తంద్రియస్ వీర్యశ్రానిర్ఘాతాయ వై దేవత సదస్యాతిమాత్మయం దిగస్తా విద్వాన్ ప్రసర్ప సదస్యాతిమార్చదినమోర్ణయమర్భ్నగిత్యాహైతాయమర్పయంతితాయం విద్వాన్ సర్పదిన సదస్యాతిమార్చదిదృఢే సమీచేమాగం హసస్వాదగం సోర్జో మా దేవోజుజాతగం హసస్వాదు వాజురంతరిక్షాదగ్ని పృథివ్యాయమస్మిద్రభ్య సరస్వతే మనుష్యేభ్యో దేవే ద్వారో మా నమస్సదసే నమస్సదసస్వద నమస్తాం పురోగాణాం చక్షుషే నమో నివే నమ పృథివ్యా అహేదైతిష్టాన్యస్మద్వాగతరవం నివతముద్వతస్థేషం పాతం వాృథివీ అద్యాన్యస్తో వై ప్రసర్పం తమ్ వితరాను ప్రసర్పం వితరేణ మే స్వరాహింసితోస్తద ప్రసర్ప్య క్షిణార్థంబరే క్షేతాగంధమితర పితృమానహై యుష్మాభ్యోజాగంధ ప్రజసోమయాజం భోజాస్తేభ్యదేవ నమస్కృత్య సద ప్రసత్పత్యాత్మనో నాత్యై భక్షే హిమా విశదేర్ఘాయ సంతనుయ రాజస్పోషాయ వర్తసేన ప్రజాస్వాదే వసో పురో వసో పృదో మే హృదోశ్వినో స్వాహుభ్యాగం దఘ్యాసం రచక్ష సంవాదే వసోమ సుచక్షా అవక్షేషం మంద్రాభిభోజేతుర్యజ్ఞానా సోమస్సు తృప్తృంద్రా సర్వాస్యతిరణాహదశేష్ తృప్యే విశ్వదర్షణే శంభోర్మలోభో స్వస్తి మా హరివర్ణ ప్రజరక్షాయ రాజస్మోషాయ సువేదతాయ మామారాజన్ వివేషో మామేహాద్యుల్యశావధే బృహణే సుష్మాజాయుషే వర్చసే వసుమద్గణస్ సోమదేవతే మదమిత ప్రాదస్ వనస్ కాయత్ర ఛందస ఇంద్రవేదస్ నరాసగంస వేదస్ పితవేదస్ ఉపహోదస్ోపహోగో భక్షయామి రుద్రమద్గణస్ సోమదేవతే మదవిదో మాధ్యంతినస్ సమనస్ తృష్టు ఛందస ఇంద్రవేదస్ నరాసగంస వేదస్ పితృవేదస్ మధుమదముపహోదస్ోపహోదో భక్షయామ్యాదిత్యమద్గణస్ సోమదేవతే మదవిదస్తృతి సవనస్ జగతి ఛందస ఇంద్రవేదస్ నరాశగుంసవేదస్ విధివేదస్ వసుమత ఉపహోదస్ోపహోదో ప్రక్షయామి ఆద్యాయస్వ సమేతు విశ్వత సోమవిష్ణుయం భవాజస్ సంగతే శిన్వమే గాత్రా హరివో గణాన్యేమావితేజః శివో మే సప్తర్షేణపతిష్టస్వ మామే వాంగాభిమతిగా అవామ సోమమృత అభూమాదస్మజ్యోతిరమిదామదేవాన్ కిమస్మాంగణవదరాదిష్టిముధోర్తిరమృతమర్త్యస్ యన్న ఆత్మనోబిందాభూదగ్నిస్తత్పునరాహార్జాతవేదావితర్షణి పునరగ్నిశ్చక్షురాత్పునరిందో బృహస్పతి పునర్మే అశ్వినాయమక్షురాధత్తమక్ష్యో ఇష్టవిజుషస్తే సోమస్తుమస్తోమస్తోక్ష హరివదీంద్రవేదస్మధుమదముపహోదస్ోపహోదో భక్షయామి ఆపూర్యాస్థామాపూరయత ప్రజయా సధనేన చ ఏదత్తే తదే సత్వామన్వేదత్తే విదామహ ప్రమిదామహే సత్వామన్వత్రమిదరోజసాభాగం మందధ్వన్నమో వక్పితరో రసాజనమో వక్పితర సుష్మాజనమో వక్పితరో జీవాజనమో వక్పితర స్వధాజీనమో వక్పితరో మన్యవే నమో వక్పితరో భోజాజ పితరో నమో భోజనే తస్మిన్ లోకేష్ఠాభిస్తే భుయేస్మిన్ లోకే మాంధ్రజే తస్మిన్ లోకేష్టం దేశాం వధిష్టా భూజాస్తం లోకేహం దేశాం వధిష్టో భూజాసం ప్రజాపదేత్యో విశ్వాజాని బలిపాపభూవ కామాస్తేహుమస్తన్నో అస్వయజ్ఞామపదోరీనా దేవృతస్కైన సో భయజనమశ్యమృతస్కైన సో భయజనమశిగతస్కైన సో భయజనమస్యప్సుతస్ సోమదేవతేభిస్సుతస్థగజుషస్తుతస్తోమస్తోక్ష భక్షో అశ్వసనిర్యోగోసనిస్తృతక్షోపహోదస్ోపహోదో భక్షయామి మహీనాం భజోసి విశ్వేషాం దేవానాధ్యాసమ్యాహేనాగ్రహం మృషదేనాగ్రహోసి విష్ణోహృదయమస్యేకమిష విష్ణుస్థానమిరక్రమేణోర్దధ్నాభిదేన వర్ధతాంగేతమాగమ్యాజ్యోతిరసేష్వానరం విష్ణులే దుర్ధం యావృథివీమహిత్వాయావచ్చ సప్త సంధమావితస్థ తావంతమింద్రజయగ్రహగం సహోర్జాగృహాన్యస్కృతం యత్కృష్ణశనఃపృషదాజమవమృశోర్జాస్ ప్రమాయుకాశ్వామృశ్వాదాస్ వశవ ప్రమాయుకాశ్వస్కందజమాన ప్రమాయుకశవో మే బృహదాజ్యం వశవో వారేదస్య స్కందం దిగస్ బృహదాజ్యస్కందృహదాజ్యం పునర్గృహాది వశోనేవాస్మే పునర్గృహాది ప్రాణో మే బృహదాజ్యం ప్రాణో వారేదస్య స్కందృహదాజ్యస్కందృహదాజ్యం పునర్గృహాది ప్రాణమేవాస్మై పునర్గృహాది హిరణ్యమవధాయ గృహాద్యమృతం వై హిరణ్యం ప్రాణ ప్రహదాజ్యమృతమేవాస్య ప్రాణే దాది శతమానం భవతి శాజ పురుషశతేంద్రియాజుషేవేంద్రియమిర్ఘ్నావయని ప్రాజావచ్చో వా అశ్వ ప్రాజాపత్య ప్రాణస్వాదేవాస్మై ప్రాణం నిర్మిమే దేవి బాధేతృహదాజ్యస్కందేష్ణవ్యర్చా పునర్గృహాది యజ్ఞో వై విష్ణుర్యజ్ఞేనైవ యజ్ఞగం సంతనోతి దేవ సమితరేతత్తే ప్రాహతత్వచ శుభప్రచజ బృహస్పతిర్బ్రహ్మాష్మత్యాజోమాగాతనోపాత్సాం సత్యావ ఆశిషస్ సంతు సత్యాహాదోదయరతం చ సత్యం చ వదతస్తుతదేవస్య సమితః ప్రసవే స్తుతస్య స్తుతమస్యోర్జం మహ్యగ్రస్తుతం దృహామానాస్తుతస్య స్తుతం గమ్యాచ్ఛస్త్రస్య శస్త్రమస్యోర్జం మహ్యగం శస్త్రం దృహామామా శస్త్రస్య శస్త్రం గమ్య ్రజాంతోమనామహే సుక్షేమహి ప్రజామిషం స్వామే సత్యాశేర్దేవేషు భూజా బ్రహ్మవర్చసంవాగమ్యాజ్ఞాపభూవస ఆపభూవస ప్రజజ్ఞే సమావృతే స సదేవానాధిపతిర్మభూవసో అస్మాకం అధిపతిం కరోజోరయేణ్యాపతిర్వాజ్ఞం దుహేసయస్థుదశ్రజోర్దోహమవిద్వాన్యజతేజ్ఞోహేసయిష్వాదోహం విద్వాన్ యజతే స యజ్ఞం దుహేసయిష్వాసీదాన్ భవతి స్తుతస్థుతమస్యోర్జం మహ్యగ్రస్తుతం దుహామాస్తుతం గమ్యాశ్రస్త్రమస్యోర్జం మహ్యగం శస్త్రం దుహామామా శస్త్రం గమ్యాహైషవై స్తుతశ్రజోర్దోహస్తం విద్వాన్ యజతే దుహజమయజ్ఞమిష్వాసీదాన్ భవతి సేనాజపత్మనే స్వాహావత్స్వజమభిగోర్గానమావిష్కంభాయధర్మణే స్వాహావత్స్వజమభిగోర్గానమః పరిథయే జనప్రసనాయ స్వాహావత్స్వజమభిగోర్గానమూర్జేహోత్రాణాయ స్వాహావత్స్వజమభిగోర్గానమః పయసే హోత్రాణాయ స్వాహావత్స్వజమభిగోర్గానమః ప్రజాపదేమనవే స్వాహావత్స్వజమభిగోర్గానమరుతమతమాస్వ స్వాహావత్స్వజమభిగోర్గానమస్త్రంపన్పాగుంభోర్ధృతశ్చ్ఞపదిమృషదేన సాహో ప్రజానద్భక్తానదప్యమానామథౌజోస్తోకామవతౌరనాథ సన్నస్తాభ్యాగం సృజతు విశ్వకర్మా ఘోరార్షజో నమో అస్మేభ్య చక్షుషదేషా మనసస్య సంభౌ బృహస్పతయే మహిషద్యుమన్ నమః నమో విశ్వకర్మణే సముపాత్వస్మానన్యాన్ సోమపాన్ మన్యమాన ప్రాణస్ విద్వాన్ సమలేన ధీరేణ గిర్వాన్ మహిబద్ధజేషా తమ్ విశ్వకర్మన్ ప్రముంచా స్వస్థజేజే భక్షయంతో యానగ్నగోన్మదప్యంతధిష్ణయాజంతేషామవజాదృష్ట్యై సృష్టిన్నస్తాం కృణోతు విశ్వకర్మా నమ పితృభ్యో అభిజయనో అక్షనయజ్ఞకృతో యజ్ఞకామాసుదేవ అకామా వో దక్షిణాన్ననేమి మహానస్తస్నాదేన సహపయిష్ట యావంతో వై సదస్యాస్తే సర్వే దక్షిణ్యాస్తేభ్యో యో దక్షిణాన్ననేభ్యో విశ్వేదయద్వైష్కర్మణాని జుహోతి సదస్యానేవేణాస్మే దేవా సోమపుషే చికిత్సమాశిరాదంపతీ రామ స్మృత పుమాన్ పుత్రో జాయతే విందదేవస్వథ విశ్వే అరపాదేభతే విహ ఆశీర్దారంపదే వామశ్నుగామరుష్టో రాజస్వాగం సమాకసాసి చందుభ్యం గుంభ్యా సహేస్తామన్నమతి సర్పిర్గేవేవర్యస్వాన పుత్రాగ్రసాదోహస్యజస్సుమస్తమానగింద్రాజాశిరగం సహ గుంభ్యా ఆశేర్మవోర్జమదస ప్రజాస్తమిషం దాద్రవిణగం సమర్చసం సద్యక్షేద్రాని సహతాహమింద్రగృణ్వానో అన్యాగం అధరాన్ సపద్మాన్ భూరమసి భూతేమాధాముఖమసి ముఖం భోజా సంధ్యాపాశివేభ్యాపరిగృహామి విశ్వే ద్వాదేవే స్వానరా ప్రత్యాపయంతు దివిదేవాంద్రగృంహాంతరిక్షేమజాగం శివశివ్యాం పార్థివాన్ భ్రువంధ్రువేణ హవిషావసోమన్నజామసి జానసర్వమిగదక్ష్మగం సుమనా అసత్ యథా నగింద్రగద్విషః కేవలే సర్వా సమనసః కరత్ యథా నః సర్వా నిర్ద్విషోస్మాకం కేవలేసనం యద్వై హోదాభ్యాహ్వయతే వజ్రమేణ మహి ప్రవర్తయత్యుప్సాహిత్యాహ ప్రాతశ్రవణం పృథిగేర్యత్రేన్నేదాన్యక్షరాణి త్రిపదా గాయత్రే గాయత్రం ప్రాతశ్రవణం గాయత్రయైమ ప్రాతశ్రవణే వజ్రమంతర్ధత్త ముఖం వాచేత్యాహమాధ్రంధిఘం శవనం పృథిగేర్యసత్వాన్యక్షరాణి చతుష్పదా పృష్ణప్రయష్ఠుభం మా సమాభ్యం ద్రగం సవనం దృష్టుభైవనాభ్యం వినే సవనే వజ్రమం దర్భత్తవు సంరాజేంద్రాలేవనం ప్రతిగేర్య సప్తైతాన్యక్షరాణి సప్తమదా శక్వరీశాత్వరో వజ్రో వజ్రేణైవేగసవనే వజ్రమం దర్భత్త బ్రహ్మవాదినో వదంతి సత్వాధ్వర్యస్యాద్యోజథాసవనం ప్రతిగరే ఛందాగుంసి సంపాదయేత్తేజ ప్రాతస్తవన ఆత్మం దధీతేంద్రియం మాధ్యం దినే సవనే అశోమిస్త్రివేగసవనరిత్యుక్ససాయుత్యాహ ప్రాతస్తవనం ప్రతిగేర్యత్రేణ్యేతాన్యక్షరాణి త్రిపదా గాయత్రీ గాయత్రం ప్రాతస్తవనం ప్రాతస్తవనదేవ ప్రతిగరే ఛందాగుంసి సంపాదయేత్తేజోమేగాయత్రీ తేజ ప్రాతస్తవనం తేజదేవ ప్రాతస్తవన ఆత్మం ధత్త ఉత్సం వాచేత్యాహమాభ్యం దినగుంసవనం ప్రతిగేర్య చత్వారేతాన్యక్షరాణి చతుష్పదా త్రిష్పత్రైష్టుభం మాధ్యం దినగుంసవనం మాధ్యం దినదేవ సవనే ప్రతిగలే ఛందాగుంసి సంపాదయత్యసోరింద్రియం వై తిష్టిగింద్రియం మాధ్యం దినగుంసవనమింద్రియమేవ మాధ్యం దినే సవన ఆత్మం ధత్త ముఖం వాచేంద్రాదేత్యాహరీలసవనం ప్రతిగేర్య సప్తైకాన్యక్షరాణి సప్తమదాశక్వరీశాత్పరా పశవో జాగతం తృదీలసవనం తృదీలసవన ఏవ ప్రతిగలే ఛందాగుంసి సంపాదయత్యసో పశవో వే జగతీలశవస్త్రిదీలసవనం వశోదేవ తృదీలసవన ఆత్మం ధత్తేరద్వే హోదాధ్వర్యమభ్యాపయ్యమస్మిన్ ద్యన్నాపహనేదాస్య సంవత్సరాద్గృహ ఆవే వేదం శోగం సామోదకివేది ప్రత్యాహ్వయతేనైవ తదపహత్ యథా వా ఆయతాం ప్రదేక్షతమగ్భర్జప్రతిగణం ప్రదేక్షతేజనభ్యప్రతిగృహేయాజ్యథాయతయా సమృచ్చత తాదృగేవ తద్యదర్భర్జాప్యేవ్యోహీయతే తాదృగేవ తత్ప్రవాహుగ్వారిత్యముద్గేసా ఉద్గేస ేవోద్యాణామృజ ప్రణవ ఉచ్చసగుంసినా ప్రతిగరోద్ధరుదోణాంగదేవం విద్వాన్ ప్రతిగణాత్యన్నాదేవ భవత్యాస్య ప్రజాయాం వాజీ జాయత ఇయం వై హోతావద్భర్జోర్జదాసేన శగుం సత్యస్య దేవతద్భోతానేత్యాస్త ఇవహీరమసో ఇమామేవ తేన యజమానో దృహేదిష్టం ప్రతిగణాద్యమశ్యాదేవ తద్భర్జోర్నైతిష్ట దేవ్యసామోమేవేనమానోదుహేదాశ్రీనశ్రగుంసతి తస్మాదిత ప్రధానం దేవా ఉపజీవం దియత్తిష్టం ప్రతిగణాది తస్మాదముత ప్రధానం మనుష్యా ఉపజీవం దియత్ప్రాణాశ్రీనశ్రగుంసతి ప్రత్యం తిష్టం ప్రతిగణాది తస్మాచీర్ణగుం రేతోధీయతే ప్రతీచే ప్రజాయం దేనద్వై హోదాధ్వర్యమభ్యాహ్వయదేవజ్రమేన ప్రవర్తయమరాగావర్తతే వజ్రమేవ తన్నికరోతి ఉపయామగృహీతోసి వాక్షసదసి వాక్పాభ్యాక్రదుపాభ్యామస్య యజ్ఞస్యధ్రువస్యాధ్యక్షాభ్యాం గృహ్ణామ్యుపయామగృహీతోసి వసదసి చక్షుష్మాభ్యాం వాక్రదుపాభ్యామస్య యజ్ఞస్యధ్రువస్యాధ్యక్షాభ్యాం గృహ్ణామ్యుపయామగృహీతోసి శ్రుతసదసి శ్రోత్రపాభ్యాం వాక్రదుపాభ్యామస్య యజ్ఞస్యధ్రువస్యాధ్యక్షాభ్యాం గృహామి దేవేభ్యస్వా విశ్వదేవేభ్యస్వా విశ్వేభ్యస్వా విష్ణుపురుక్రమేషదే సోమస్తం రక్షస్వదంతే దుశ్చక్షామావక్షన్మయమ సత్పురోమసుర్వాచం మే పాహిమయమసుర్విదద్వసుశ్చక్షుష్మాశ్చక్షుర్మే పాహిమయమసంయద్వసస్వాప్నవాశ్రాక్షం మే పాహి భోరసి శ్రేష్టోరశ్మీనాం ప్రాణవాః ప్రాణం మే పాహి భూరసి శ్రేష్టరశ్మీనామపానప అపానం మే వారియోనలింగవాయో మిత్రావరుణావస్వినావభ్యదాసతిర్భ్యాదిర్యముద్దిపేదే శుభస్వతి ఇదమహంతమధరం వాదయామి యథేంద్రాహముత్తమశ్చేతయామి ససో అగ్నేతమోదిభిస్తువీరాభిస్తరదివాజకర్మభిః యశత్వగం సక్షమావిథ ప్రహోత్రే గోర్యమ్మచోగ్నజే ఫలదా బృహత్ విపాంజ్యోతిగుంషి బిభ్రజేన వేధసే అనమేత్రీదేవాజినాద్రేషస్థాస్తే జిహ్వాజిజాత పూర్వీ ఇష్టముదే తనుభో దేవాస్తాభిర్నస్మాదిలో అప్రయుచ్ఛన్ కర్మణ సమిషాహి నోమేంద్రా విష్ణో అపసస్పారే అస్యుషేథాయజ్ఞం ద్రవిణం చమరిష్టైర్న పసిభి పాలయంతాజ్ఞర్ణపరాజయన పరాజివ్యేకరైనో ఇంద్రస్ విష్ణో యతపస్వృేథాన్వేథా సహస్రం ఇతదైరేథా ేణ్యాయోగం శతవజాతవేదస్తిస్రాజాని ఋషసస్తే అగ్నే తాదర్దేవానామవోజక్షిద్వానథాభవజమానాయ సంయోః అగ్నిస్త్రేణి త్రిధాతోన్యాక్షేదవిదసా కవిః సాదేకం వేకాదశాగం ఇహ యక్షచ్చ పిప్రయచ్చ నో విప్రోదోతః పరిష్కృతః నభంతామన్యకే సమే ఇంద్రా విష్ణో త్రిగుంభిజా శంబరస్ నవ పురో నవతి స్నిష్టం శతం వచ్చిన సహస్రం చాకగం హస అప్రత్యసురస్యరాన్ పురమాతామహిషమన్నభేన జమేర్గాజహరిపుత్రదేవాద్రవేంద్రమింద్రోహనిష్యం సఖే విష్ణో విహరం విక్రమస్వ ఓ